మేధసాదయే పురంజాతీ వాసతి రథం వపోదీనాం రథం జోజోపతీనాం పతిం వో అజ్ఞానాం ధేనూనామేషు ధ్యసి తాస్య సూద దోహస సోమం శ్రేణంతి కృష్ణాజః జగన్మన్ దేవానాం విషస్తృష్వారోచనే దివః అభిప్రకోపరింద్రేంద్రవర్చయసాభిదే సూనం సత్యస్య సత్పతిం ఆహరాజస్య సద్యగైరుషిరధీబరిహిషి యత్రాభిసన్నవామహే ఇంద్రాజకావ ఆశిరం దుదుఃఖ్రే వజ్రిణే మధు యత్సీముపహ్వరే విదత్ ఉజ్జద్వ్రజ్నస్య విషరమం గృహమింద్రశ్చ గన్వహి మద్వీత్వాసేవ్రిసప్తసఖ్యుఃపదే అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చం దుత్రకాభుతపురన్న ధృష్పర్చత అవస్వరాధిగర్గరో గోధాపరీచనిష్పరీచ నిష్కదీంద్రాయ బ్రహ్మోద్యతం ఆయత్పదం చేసుదుఘా అనపస్ఫుర అపస్ఫురం గృభాయ తోమమింద్రాయ పాదవే అపాదింద్రో అపాదగ్నిర్విశ్వే దేవా మత్సర వరుణయితి హక్షయత్తమాపో అభ్యానోషత మత్సం సంశిశ్వరీరివ సుదేవాసి వరుణయస్య తే సప్త సింధవః అనుక్షరం దివాగుణం శూన్యం సుషిరామీవ ీంద్రపానయత్సుయుక్తాసుషే తక్వో నేతాదిద్వపూర్వమాయో అముచ్యత అతీదో శక్రవో హతీంద్రో విశ్వాతిద్విషా వినత్కనీనవోధనం పచ్యమానం పరో గిరాభకో నకుమారకోధీతిష్టన్నవమ్రసం సర్వక్షన్ మహిళం మృగం పిత్రే మాత్రే విభుక్రతుం ఆదూషి ప్రదం పతే రథం తిష్టా హిరణ్యయం అధర్ధ్యుక్షం సదేవహి సహస్రపాదమర్షం స్వస్తికామానేహసం సంఘే మిచ్చానామశ్వినముపస్వరాజమాసతే అర్థం దిదస్య సుధీకం యదేత వహావర్తయం దిదావనే అనుప్రత్నస్యౌక సౌప్రియమేధాసజేషాం పూర్వామన ప్రజాజిం రిక్తపరిషోహిత ప్రజసాసత యోరాజాచర్షణీనాం జాతారథే విరద్రీగుః విశ్వాసాం తరుతావృతనానాం జ్యేష్ఠో యో వృత్రః గృణే ఇంద్రం తం శుంభపురుహన్మన్నవశేయస్య ద్విదావీధర్తరి అసాయ వజ్రః ప్రతిధాయి దర్శతో మహోదివేన సూర్యాః న కిష్టం కర్మణాన సంజ్ఞశ్చకార సదావృధం ఇంద్రన్న యజ్ఞైర్విశ్వగోర్ధమృభ్వసమధృష్టం విష్ణోజసం అషాఢముగ్రం దాదుదాదహిమ్యస్మిన్ మహీరుద్రయాః సంధేన భోజాయమానే అనోనుభుజ్యావహ క్షామో అనోనుభుః యజ్యావ ఇంద్రతే శతం శతం భూమీరుతస్యుః వజ్రేణ సహస్రం సూర్యా అనునజాతమష్టరోదసీ ఆప ప్రాథమహినా వృష్ణ్యా వృషన్ విశ్వాసమిష్ఠసవసా అస్మాకవమఘవన్ గోమాజివ్రజే వజ్రిం చిత్రాభిరుతిభిః నసీమదేవాపతిషం దీర్ఘాజోమర్త్యాః ఏతగ్వాజిద్యజేత సాయోజతే హరీ ఇంద్రో యోజతే తంవో మహో మహాయమింద్రం దానాయ సక్షణిం యోగాధేషు చారణేషు హవ్యో వాజేష్వస్తి హవ్యాః ఉదోషుణో వసో మహే మృషస్వ సూరరాధసే ఉదోషు భక్ష్యైమాఘవన్మహత్తయముదింద్రశ్రవసే మహే త్వన్నాయేంద్రరజస్వాని ఘోరికృంపసి మధ్యే వశిష్వర్మిధాసంస్మథోహరైః అన్యవ్రతమమానుషమయజ్వానమదేవయం అపస్వసఖా దుదువీత పర్వత సుఘ్నాయదస్యం పర్వత స్వన్నాయింద్రాసాం హస్తే సవిష్టదావనే ధానానాన్న సంగ్రేభాజాస్మయుర్భిస్సంగ్రేభాజాస్మయుః సఖాయః క్రతుమిచ్ఛత కథారాధామసరస్య ఉపస్తుతిం భోజ సూరిర్యో అహ్రయః భూరిభిః సమహర్షిభిర్భర్భిష్మద్భిస్తవిష్యసే యదిత్థమేకమేకమిచ్ఛర వత్సాన్ పారా దదాహ కర్ణగృహ్యా మఘవా సౌరదేవ్యో వత్సన్న స్త్రిభ్య ఆనయత్ అజాం సూరిర్న ధాతవే ఉన్నో అగ్నేమహోభిః పాహి విశ్వస్యారాగే ఉదద్విషో మర్త్యస్య నహి మన్యః పౌరుషే జయీషే హివః ప్రియజాత త్వమిద శిక్షపావాన్ స నో విశ్వేభిర్దేవేభిరూర్జో న పాద్భద్రశోచే జయిం దేహి విశ్వవారం న తమగ్నే అరాతయో మత్తం యువంతరాజః యంత్రాజసే దాశ్వాంసం యంతం విప్రమేధసా దావగ్నే హినోషిధనాయ సదభూతీ గోషుగంతా త్వం ధయం పూర్వీరమగ్నే దాసుషేమత్యాయ ప్రణోనయవస్యో అచ్చ పురుష్యాణో మాపరాదాఘాయతే జాతవేదః మర్తాయ అగ్నే మాకిష్టే దేవస్య రాతిమదే భోజిజోత త్వమీశిషేవసూనాం స నో వస్వ ఉపమాస్యూర్జో న పాన్మాహీనస్య సఖేవసో జరిత్రిభ్యః అచ్చానశీలసోజిషం విరోజం దుదర్శనం అచ్చాయజ్ఞాసో నమసా పురూపసుం పురప్రశస్తమూతయే అగ్నిం సూనుం సహసో జాతవేదనం దానాయ వార్యాణాం జితాయో భూతమృతో మధ్యేష్వాహోతా మంత్రతమోభిసి అగ్నిం వో దేవయజ్ఞాగ్నిం ప్రయత్యధ్వరే అగ్నిం దేషు ప్రథమగ్నిమర్వత్యగ్నిం క్షైత్రాయ సాధసే అగ్నిరిషాం సఖ్యేదాతు నీశేయో భార్యాణాం అగ్నిం లోకేతన జేషస్వధీమహే వసుంసంతం తనూపాం అగ్నిమీరిష్వావసే గాథాభిః శీరసోషిషం అగ్నిం రాజే పూర్వేణ శ్రుతం నరోగ్నిం సుధీరయే ఛర్దిః అగ్నిం వేరోజోదైనోగ్నేమస్యగ్నిం శయ్యోస్తదాతవే విశ్వాసుభిక్ష్వావితే బహవ్యో భువద్వస్తుర్ఋషూణాం అవిష్ట్రేణుధ్వమగమదధ్వర్యుర్వనతే పునః విద్వానస్య ప్రశాసనం నిదిగ్మమభ్యా అంసుంసే దద్ధోరామనావధి విషారో అస్య సఖ్యం అంతరిచ్ఛందితం జనే రుద్రం పరోమనీషయా గర్భంతి జిహ్వజా ససం జామ్యాదీత పేధనుర్వజోధారుహధ్వనం త్రిషదం జిహ్వజావధీర్ చరన్ వత్సోషన్ నిహరీ దాతారం నవిందే ఏదిస్తోదవ అంబ్యం ఉదోన్నస్యజన్మహదశ్వాభద్యోజనం బృహద్ దామారథస్య దదృశే దుహంతి సప్తైకామపద్మా పంచసృజతః తీర్థే సింధోరధిస్వరే ఆదశభిర్విపస్వదయింద్రకోశమచుచ్చవీత్ ఖేదయాత్రివృతా దివ పరిత్రిధాతురధ్వరం జోర్నిరేతి నవీయసి మద్వాహోదారో అంజతే సింజంతి నమసాపతముచ్చాచక్రం పరిజ్ఞానం నీచీన భారమక్షీతం అభ్యారమిద్రయోనిషిక్తం పుష్కరే మధు అపదస్య విసర్జనే గావముపావతావతం మహీయజ్ఞస్య రప్సుదా ఉభాకర్ణా హిరణ్యజా ఆసుతే సింధదసృజం రోదస్యోరభిశ్రియం రసాదధీతవృషభం ఏజానదస్వమోగ్యా అంసం వత్సాసో న మాతృభిః నిషో న సంతజామిభిః ఉపస్రగ్వేషు వత్సదక్రణ్వతే దరుణం దివి ఇంద్రే అజ్ఞానమస్వాహ అదృక్షద్విప్యుషీమిషమూర్జం సప్తపదీ మరిః సూర్యస్య సప్తరశ్మిభిః సోమస్య మిత్రావరుణోదీతాసూరాదే తదాసూరస్య భేషజం ఉదోన్నస్య యత్పదం హర్యతస్య నిధాన్యం పరిద్యాం జిహ్వజాతనత్ ఉదీరాదామృతాయతే యుంజాథామశ్వినారథం అంతిషద్భూతు వామవాహ నిమిషశ్చిద్యవీయసారసేనాయాతమశ్వినా అంతిషద్భూతు వామవాహ ఉపస్తృణీతమత్ర జేహిమేన ఘర్మమశ్వినా అంతిషద్భూతు వామవాహ కుహస్థః కుహ జగ్మథుః కుహస్యేనేవ వేదథుః అంతిషద్భూతు వామవాహ ర్హికర్హిక్షుశ్రూజామిమం భవం అంతిషద్భూతు వామవాహ అశ్వినాయామభూత బాణేదిష్టం జామ్యాప్యం అంతిషద్భూతు వామవాహ అవంతమత్రయే గృహం ప్రేణుతం యువమశ్వినా అంతిషద్భూతు వామవాహ అగ్నిమాతపోవదతే వల్గ్వత్రయే అంతిషద్భూతు వామవాహ ప్రసప్తవద్ధిరాసాధారామగ్నేరసాయత అంతిషద్భూతు వామవాహ ఇహాగతం వృషన్ వసు శృణుతం మాజిమం భవం అంతిషద్భూతు వామవాహ ఇమిదం వాం పురాణవజ్జరతోరివసస్యతే అంతిషద్భూతు వామవాహ సమానం వాం సజాత్యం సమానో బంధూరశ్వినా అంతిషద్భూతు వామవాహ యో వాం రజాంశ్వినాథో విజాధిరోదసీ అంతిషద్భూతు వామవాహ ఆనోరవ్యేభిరస్మై సహస్రైరుపగచ్చతం అంతిషద్భూతు వామవాహ మానోగవ్యేభిరస్మై సహస్రేభిరదిఖ్యతం అంతిషద్భూతు వామవాహ అరుణప్సూరుషా భూతగజ్జ్యోతిర్హృతావారీ అంతిషద్భూతు వామవాహ అశ్వినాసు విశాఖ సద్వృక్షం పరసుమా ఇవ అంతిషద్భూతు వామవాహ పురన్నదృష్ణమారోజకృష్ణయా బాధితో విశా అంతిషద్భూతు వామవాహ విశో విశోభో అదీతిం వాజయంతః పురు ప్రియం అగ్నిం భో దుర్యం వదస్తుషే సూషస్య మన్మభిః జంజనాసో హవిష్మంతో మిత్రన్న సర్పిరాసుమిం ప్రశంసం ప్రశస్తిభిః అన్యాం సంజాత వేద సంయో దేవతాద్యుజ్యత హవ్యాన్యైరాయద్దివి ఆగన్మవృత్రహంత మం జ్యేష్ఠమగ్నిమానవం యస్య శ్రుతర్వా బృహన్నాక్షో అనీకయే దదే అమృతం జాతవేదసం చిరస్తమాం సిదర్శతం ఘృతాహవనమీడ్యం సబాధోయం జనాయిమే యేడ్యం హవ్యేభిరీడతే జుహ్వానాసో యతశ్రూచః నియం తేన వ్యసీమతిరగ్నే అథాయస్మదా అంధసుజాతస్మాదీథే సాయే అగ్నే సంత మాతనిష్టా భవతు ప్రియా తయాబద్ధస్వసుష్ఠూత సాద్యుమ్నైర్ద్యుమ్నినీ బృహదుపోపశ్రవశిశ్రవాః ధీతవృత్రూర్యే అశ్వమిద్గాంబ్రసప్రాంశేషమింద్రన్న సత్పాదిం యస్య శ్రవాం శిశూర్వసపన్యం పన్యం చ కృష్టజాః యన్వా గోపవానో గిరాచనిష్టదగ్నే అంగిరః సపావకశ్రుధీహవం యన్ వాజనా శరీరతే సబాధో వాజసాతయే సమోధిరూరే అహం భూపాన ఆర్క్షేస్తర్వాణి మదచ్యుతి శ్రద్ధాంశీవస్సు కావినా వృక్షాశీర్షా చ దుర్ణాం మాం చత్వార ఆసభస్సవిష్ఠస్య ద్రవిత్నవాః సురసాసో అభిప్రయో వక్షన్వజో నతుగ్యయం సత్యమిత్వామహేన దిపరుష్ణ్యవదే దిశం నేమాపో అశ్వదాతరస్సవిష్ఠాదస్తిమర్త్యాః యుక్షాయిదే బహూత మాం అశ్వాంగగ్నేరధీరివ నిహోతాపూర్యస్ సదః ఉతనో దేవదేవాంగచ్చావోచో విదుష్టరః శ్రద్విశ్వార్యాగృధి త్వం హయద్యవిష్టసహసస్సో న బాహుత ఋతావాయజ్ఞియో భువాః అజమగ్నిః సహస్రిణో వాజస్య సదిరస్పతిః మూర్ధాకవీరజీనాం తం మేమిమృభవో యథా నమస్వసూదిభిః మేదీయో యజ్ఞమంగిరః తస్మై నూనమభిద్యవే వాచా వీరూపనిత్యయ వృష్ణే చోదస్వసుష్ఠుతిం కమశ్విదస్యసేన యాజ్ఞేరపాకచక్షసః వణింగోషుస్తరామహే మానో దేవానాం విశః ప్రశ్నాదీరిభోస్రాః కృశంనః సురజ్ఞాః మానః సమస్య దూఢ్యా అంబరిద్వేషసో అంభతిః ఊర్మిర్ననాభమావధీత్ నమస్తే అగ్నభోజసే గృణంతి దేవ కృష్టజాః అమైరమిత్రమర్దయ కువిత్సు నోకమిష్టజేగ్నే సంవేశీషో రజిం పురోకృదురుణస్కృధి మానో అస్మిన్మహాధనే పరాభక్భారభృజ్యథ సంవర్గం సంరజిం జయ అన్యమస్మద్భిజమగ్నే సిషక్తు దుచ్చునా వర్ధానో అమాభత్సవాః యస్యాజోషన్నమస్వినశ్వమేవ దుర్ముఖస్య వా సంభేదగ్నిర్వృధావతి పరస్య అధిసంవతో వరా అభ్యాతర యగ్రాహమస్మితావ విద్వాహితే పురాపజమగ్నే పితుర్యథావసః అథా దే సుమ్నమీమహే ఇవన్నమాదినం భుభగింద్రమీశానమోజస మరుత్వం తమ్ న భృంజసే అయమింద్రో మరుత్సఖాభిద్రస్యాభిరచ్చిరాః వజ్రేణ శతపర్వణా వావృధానో మరుత్సఖేంద్రోభిరుద్రమైరయత్ శ్రుతం స ముద్రియా అపః అయం భజేన వాజిదం స్వర్మరుత్వదాదితం ఇంద్రేణ సోమాభీతయే మరుత్వం తమృజీషి నమోజస్వందం విరప్సినం ఇంద్రం జీర్భిర్హవామహే ఇంద్రం ప్రత్నే నమన్వానామరుత్వం తం హవామహే అస్య సోమస్య వీతయే మరుత్వాంగేంద్రమేద్భక్తిభాసోమం సదక్రతో అస్మిన్ యజ్ఞే పూరుష్టుత ేంద్రమరుత్తే సుతా సోమాసో అగ్రివ హృదాహూయంత ముక్షిణేంద్రమరుత్సాసుతం సోమం దివిష్టిషు మధ్వంశిషా నవోజస ఉత్తిష్టన్నోజస సహ పీత్వీషి ప్రే అవేపయ సోమమింద్రచమోసుతం అనత్వారోదసీ భుభే క్రక్షమాణమగ్రపేతాం ఇంద్రయద్దస్యుహభవః వాచమష్టాపదీమహం నవస్రగ్నిమృతస్పృశం ఇంద్రాత్పరి తన్వం మమే యజ్ఞానోనసదగ్ర దుర్విరుచరిది మాతరం కముగ్రాకేహ శృణిరే ఆదీంద్రవ్రవీర్ణభాభమాశుభం తే పుత్ర సంతు నిష్ఠురాహ సమిత్రహాఖీ దఖే అరాఖేదయా ప్రవృద్ధోదస్యుభావత్ ఏకయా ప్రతిభాభీవత్సాకం సరాంసి ధ్వంసతం ఇంద్ర సోమస్య కానుకా అభిగంధర్వమాద్రణద బుద్ధేషు రజస్వ ఇంద్రో బ్రహ్మభ్యయద్విధే నిరావిద్యగిరిభ్యాధారయత్ పక్వమోదనం ఇంద్రో బృందం స్వాతలం శతబ్రధ్నజిషుస్తవ సహస్రబ్రహ్మజే కజిత్ యమింద్రజగృషేయుజం తేన స్తోత్రభ్యాభరణభ్యో నారిభ్యో అత్తవే సద్యో జాతర్భుష్ఠిర ఏతాచౌత్నాని తే కృతావర్షిష్ఠాని పరీహసా హృదాభీడ్వధారజ విశ్వేత్తా విష్ణురాభరదురక్రమస్వేషీత శతం క్షీరపాకమోదనం వరాహమింద్రయే మృఢం విభిక్షం తే సుకృతం సోమయంధనః సాధుర్బుందో హిరణ్యజాః ఉభాతే బాహూరణ్యాసు సంస్కృతర్ధూపేతి ధృతోవృధా పురోడాసన్నో అంధస ఇంద్ర సహస్రమాభార శతాచూరగోనా ఆనోహరవ్యంజనం కామస్వమభ్యంజనం సచామనాహిరణ్యజా ఉదనః కర్ణశోభనామరుణిరిష్టమాభర సంయృంభృషేవసో నకీమృధీకైంద్రధేన సురాన సుతాభూత న్యూరభాఖతా నీమింద్రో నిరర్తవేన సక్రః పరీసక్రవే విశ్వం శృణోతి పశ్యతి సమన్యం మధ్యానామదబ్ధో నిచీకీషతే పురా నిగచ్చీకీషతే కద్వయత్పూర్ణముదరం పురస్యాస్తి విధతః రుద్రఘ్నస్తోమపాగ్నాః దేవసూ నిషంగత విశ్వాచ సోమసౌభగా సుతాత్వపరిహృదా వామిద్యభజుర్మమకామో గవ్యుర్హిరణ్యయుః వామస్వయురేషతే దవేదిం గ్రాహమాససాహస్తే దాత్రం జనాదే దినస్య వామగభం సంభృతస్య వామూర్ధియవస్య కాశినా అయం గ్రద్నగ్రే భీతో విశ్వజిదుర్భిదు సోమాః ఋషిర్విప్రః కావ్యేన అభ్యోర్నో ధియన్నగ్నం భిడగ్ని విశ్వం యత్పురం ప్రేమంధక్షిణ్యశ్రోణో భూత్ తం సో మదనో గృధ్యోద్వేషోభ్యోన్యకృతేభ్యః ఉరుయంతాశివరూసం ీతపదక్షైర్దివ పృథివ్యాజీషిన్ జావీరగస్వేషా అర్చినోయేదర్థం గచ్చామిషో రాజిజస్తృష్యదకామం విగజ్జూర్యం నష్టముదీవృతాయుమీరయత్ ప్రేమాయుస్తీర్ణం సుసేవో నోమృణయా గురదృక్తక్రదురపాద భవానస్సోమసంహృదే మానస్సోమసంబీభిజో మావిలీభిషసారాజన్ మానోహార్దిద్విషావధీ అభయస్వే సదస్థే దేవానాం దుర్మతీరీక్షే రాజన్న పద్మిషస్సేధమేఢ్వో అపశ్రుతస్సేధ నహ్యా అన్యం బలాకారం అద్భితారం సదక్రతో స్వర్ణ ఇంద్రమృణయ యో నశ్చ స్వత్పురా విచామృద్ధో వాజసాదయే సత్వన్న ఇంద్రమృణయ కిమంగరధ్వజోదానస్వన్వానస్యాభితేదసి విశ్వింద్రణశ్రకాః ఇంద్ర ప్రణోదసమివ పశ్చాద్యుత్సంతాపద్రివః పురస్తాదేనం మే గృహి హంతోనికిమాసే ప్రథమం నోరథం గృహి ఉపమం వా జయిశ్రవాః అవానో వా జయం రసం సుకరం తే కిమిత్పరి అస్మాన్ సుజిజ్ఞుషస్కృతి ఇంద్రదృక్యస్వూరాసి భద్రాత ఏది నిష్కృతం ఇయం ధీర్విత్రిజావతి మాసీమవద్యాభా గుర్వీకాష్ఠా హితం ధనం అపావిక్తా రత్నజాః తురీయం నామ యజ్ఞియం జటాకరస్తదుష్మసి ఆదిత్వమిన్నపోహసే అవీవృధద్భో అమృతా అమందీరే గద్యోర్దేవాతజాశ్చ దేవీ తస్మాగక్రణదప్రశస్తం భ్రాతర్మక్షోధియావసుజగమ్యాత్ ఆదూనా ఇంద్రక్షుమందం చిత్రం గ్రాభం సంగృహాయ మహాహస్తీదక్షిణేన విద్మాహిత్వాజుమికూర్మిం దుమిదేష్ణం దుమీమఘం దుమిమాత్రమవోభిః నహిత్వా సూరదేవానమత్తా సోదిత్సంతం భీమన్నగాం పారయంతే ఏతోన్మింద్రం స్తవామేషానం వత్సస్వరాజం నరాధసావర్ధిషన్నః ప్రస్తోషదుపకాశిషశ్రవత్సామ గీయమానం అభిరాధసాజుగురత్ ఆనో భరదక్షిణేనాభిహవ్యేన ప్రమృశ ఇంద్రమానో వసోర్నిర్భాగ్ ఉపక్రమస్వాభరధృషదా ధృష్ణో జనానా అదాధూష్టరస్య వేదాః ఇంద్రయ పునుదే అస్తి వాజో విప్రేభిస్సమిత్వః అస్మాభిః సుతం సనుహి సద్యోజువస్తే వాజా అస్మభ్యం విశ్వశ్చంద్రాః వసయ్యేష్టమక్షూజారం భద్రం నోమీ వాతజమనా హరి ఆ ప్రద్రవరావరోర్వతశ్చ వృత్రహన్ మధ్వ ప్రతి ప్రభర్మణి సోమా సాగాహి సుతా సోమాద విష్ణవాహాదర్గ్యథోజిషే ఇషామందస్వాదుతేరంబరాజమంజవే భువర్తయంద్రసంహృదే ఆత్మసత్రవాగాహిన్యో ఉత్థానీతహూయసే ఉపమే రోచనే దివ ్రీభిస్తుతో గోభిశ్రీతో మదాజకం సోమా ఇంద్రహూయతే ఇంద్రశ్రుతిషు మేఘవస్మేషుతస్య గోమాతీతిం తృప్తిమశ్ని జయంద్రశమసేష్మోషూతే సుతేదస్ త్వమీషిషే యో అప్సు చంద్రమాజివ సోమశ్చమోషు దదృశే విభేదస్య త్వమీశిషే యంతే సేన పరాభరత్తిరోరజాంశస్పృతం విభేదస్య త్వమీశిషే దేవానామిదవో మహత్తదావృణీమహే భజం కృష్ణామస్మభ్యమూతయే ేనస్తాపరో అర్ఘమా ప్రచేదస అదీనో విష్పితరపో నర్షస యూజమృత్య వామన్నో అస్పర్యమన్ వామం వారుణసాంశ్యం వామం వృణీమహే వామస్సహి ప్రచేదస ఈశానాశోరిసాదస హేమాదిత్యా అఘశ్చయత్ అజమిద్వస్సు దానవ క్షియంతో జాంతో అధ్వన్నా దేవా వృధాయ హూమహే అధీన ఇంద్రైషాం విష్ణో దజాత్యానాం ఇతామరుతో అశ్వీనాం ప్రభ్రాతృత్వం సూదానవోహద్వితా సమాన్యా మా దుర్గర్భే భరామహే యూయం గిష్ఠా సూదానవైంద్రజ్యేష్ఠా అభిజ్ఞావః అథాచిద్వభుత బ్రూహే ప్రేష్ఠం వో అదీథిం స్తుషే మిత్రమీవ ప్రియం అగ్నిం రసం నవేద్యం కవిమీవ ప్రచేత సంజం దేవాసో అధద్వితా నిమర్త్యేష్వాదధు సంజాష్టదాశుషోర్ణ పాహి సృధీరాః రక్షాతోకముదత్మనా అజాతే అగ్నే అంగిరభూర్జో న పాతు పస్తుతిం మరాయ దేవ మన్యవే దాసే మఖస్ మనసాయస్ సహసోజో కదూవోచిరం నమాం హి నస్కరో విశ్వా అస్మభ్యం సుక్షితీ వాజద్రవిణ సో గిరా కూనం పరీణ సోధియో జిన్వసి దంపతే ఘోషాదాయస్య తే గిరా సంవర్జయంత సుక్రతుం పురోజావానవాజిషు శ్రేషు క్షయేషు వాజిరం క్షేది క్షేమేభిః సాధుభిర్న గిర్యం ఘ్నంతి హంతి యః అగ్నే సువీరయేధతే ఆమేహమం నాసహచ్చాశ్వీనా గచ్ఛదం యుగం అధ్వస్సోమస్య భీతయే ఇమం మే స్తోమమస్వి నేమం మే శృణుదాహవం అధ్వస్సోమస్య భీతయే అజం భా కృష్ణో అశ్వినాహవదేవాజినీవసు మధ్వస్తోమస్య పీతయే శృణుతం చరితర్హభం కృష్ణస్య స్తుభతో నర మధ్వస్తోమస్య పీతయే చర్యం దమదాభ్యం విప్రాయస్తు భతే నర మధ్వస్తోమస్య పీతయే గచ్చదం దాసుకో గృహమిచ్ఛాస్తు భతో అశ్వినా మధ్వస్తోమస్య పీతయే యుంజాథామ్రాసభం రథే వీడ్భంగే మృగన్వసు మధ్వస్తోమస్య పీతయే త్రిబంధువేన త్రివృతారథేనాజాతమశ్వినా మధ్వస్తోమస్య పీతయే లోభే గిరో నా సత్యాశ్వినా ప్రావతం యుగం మధ్వస్తోమస్య పీతయే ఉభాహిశస్రాభిరజామయో భువో భాలక్ష్యస్య వచసోపభూవధూః తామాం విశ్వకోహపతే తను గృసేవానో వియోగోష్టం సఖ్యామోదతం అథానూనం భాం విమానా ఉపస్తవద్యుపం ధియం దదధర్వస్య ఇష్టయే తామాం విశ్వకోహపతే తను గృసేవానో వియోగోష్టం సఖ్యామోదతం యువాంగిష్మాపురుభుజే మమే ధతుం విష్టాప్వే ధరధుర్వస్య ఇష్టయే తావాం విశ్వకోహవతే తను కృతే మానో వియోష్టం సఖ్యామోచతం ఉదరాజ్యం వీరం ధరదామే జీషిణం దూరే చిత్సంతమవసేహవామహే ష్టాపాష్టం సఖ్యామోచతం ఋతేన దేవసమాయతృతృంగముర్విజాపిప్రథేతం సాహమీ చిత్రృతో మా నో వియోష్టం సఖ్యామోచతం యుమ్నీ భాం స్తోమో అశ్వినాకృతిర్నశేఖాగతం మధ్వసుదస్య సరిః ప్రియో న రాపాతం గౌరాభివేరీణే విభ్రతం ఘర్మం మధుమందమశ్వినా బర్హిస్తీతం నరా తామందదానామనుషో దురో న ఆనిపాతం వేదసామయాః ఆవాం విశ్వాభిరుతిభిః ప్రియమేధాహూషత తామర్తిర్యాతముపవ్యక్తపరిహిషో జుష్టం యజ్ఞం దివిష్ణుషు విభాతం శోభం మధుమందమశ్వినా బర్హిశ్రీవరం సుమత్ ఆవాభృతానాముపసుష్ఠుతిం దివో గంతం గౌరాభివేరీణం ఆనూనం జాతమశ్వినాశ్వేభిః కృషితప్సూధిః దస్రాహిరణ్యవర్తనీ శుభస్పతి పాతం సోమమృతావృథా వయం హి భాం హవామహే విపణ్యభోభిప్రాసో వాజసాదయే కావల్గో దస్రాపూరుదం ససాధియాశ్వినా సృష్ట్యాగతం మృతీషహం వసోర్మంతానమంధస అభివత్సన్నస్వసరేషు ధేన భయింద్రం గేర్భిర్న వామహే యక్షం సుదానం దవీషీభిరావృతం గిరిన్న పూర్వభోజసం క్షుమంతం వాజం సచిరం సహస్రిణం భక్షో గోమంతమీమహే నత్వా గృహంతో అద్రయో పరం దయేంద్రవీడవాహ యద్దిత్సదిస్తు భదేవావ దేవసురయిష్టధామీనాదితే యోద్ధాసిక్రత్వా సవ సోదధంసనా విశ్వా జాతాభిమజ్మనా ఆత్వాయమర్కభూతయే భవర్తధియం గోతమా అజీజనన్ ప్రైరీ రిక్షవోజసా దివో అంతే బ్రస్పరి నత్వా వివ్యాచరజ ఇంద్రపార్థీ భవనస్వధాం వావక్షిసా నగే పరిష్టర్మఘవన్మఘస్య దేయద్దాసుషే దశస్యసి అస్మాకం భోద్ధ్యుజతస్య చోదితామం జ్యేష్ఠో వాజసాతయే బృహదింద్రాయ గాయ తమరుతో వృత్రహంతమం యేన జ్యోతిరజ నయన్నృతామృతో దేవం దేవాయ జాగ్రీవి అపాధమదభిధస్తిరసస్తిహాసేంద్రోర్జుమ్నాభవత్ దేవాస్త్రా ఇంద్రసఖ్యాయ యేమి రే బృహద్భానో మరుద్గణ రవ ఇంద్రాయ బృహతే మరుతో బ్రహ్మార్చత బ్రహ్మనదివ్రత్రః సదక్ర దుర్వజ్రేణ సదపర్వణా అభిప్రభరధిషదృషన్మనస్రవచిత్తేసద్బృహత్ అర్ణం త్వాపోజపరసామి మాతరోహణో వృత్రం జయా స్వాహ యజ్జాయతా అపూర్యమఘవన్వృత్రహత్యాయ తదృథివీవ ప్రదయస్తదస్తభ్నా ఉదజ్జా ే యజ్ఞో ఆజాయర్క ఉదహస్కృతి తద్విశ్వామభిభూరాజియజ్జాతం యజ్జంతం ఆమాసు పక్వమైరూర్యం రోహయో దివి ధర్మన్న సామన్వదాదు వ్యక్తిభిర్జం గర్వనసే బృహత్ ఆనో విశ్వాసుభవ్యయింద్రః సమత్సూభూషతు ఉపబ్రహ్మాణి సమానాని రత్నః పరమజ్జాలిజీషమః త్వం దాతా ప్రథమో రాధసామస్యసి సత్యయీశానకృత్ సువేద్యుమ్నస్య యజ్జావేణీమహే పుత్రస్య సవసో మహః బ్రహ్మాదయింద్రగిర్మణః క్రియంతే అనాదిద్భుతా ఇమాజోడస్వహర్యస్వయోజనేంద్రజాతే అమన్మహి త్వం హి సత్యో మాఘవన్ననానతో మిత్రా భూరిం వృంజసే సత్వం దామిష్టవజ్రహస్తరాశుషేర్వాంచం రజిమాకృధి ీషీషస్పతేహంస్ ప్రతీన్యేకయుదనుత్తాదర్షేధృతమోర ప్రదేత సంరాధో భాగమీ వేమహే మహీ భగత్యశరణాదింద్ర ప్రదే సుమ్నానో అశ్రవన్ కన్యా ఆవారవాయతి సోమమపి శ్రుతావీదత్ అస్తంభరం జబ్రవీదింద్రాయ సునవైత్వా శక్రాయ సునవైత్వా అసౌ యజేషీ వీరకో గృహం గృహం విచాకసత్ ఇమం జంభసుతం విభధానావంతం కరం భినామ పూపవంత ముక్థినం ఆచనత్వా జిగిత్సామోధీచనత్వానేమసి శనైరివసనైరివేంద్రాయేందో పరిశ్రవ కుభిర్చక కుభిర్కరత్ కుభిర్నోవస్య సస్కరత్ కుభిత్పదిద్విషో యతీరింద్రేణ సంగమామహై ఇమాని త్రీణి విష్టపాతానీంద్రవిరోహయ శిరస్తదస్యోర్వరామాదిదం మబుపోదరే అసౌ సజాన భుర్వరాదిమాన్ తన్మామ అసో తదస్యయచ్చిరస్ సర్వాతారో మశాగృధి ఖేరసస్య ఖేన సఖే యుగస్య శతక్రతో అపారామింద్రకృష్పోద్యత్ నో సూర్యత్వచం ఓ